పాశకోదండధారిణి సృష్టి సంహారకారిణి చిత్తక్షోభ విమోచని కైలాసవాసిని మహాలక్ష్మి మహాదేవి మహాసరస్వతి రూపిణి శరణు శరణు ఓ అంబికా భ్రమరాంబికా మూకాంబికా నమో నమో మహేశ్వరి నమో భవాని శంకరి నమో నమో మహేశ్వరి నమో భవాని శంకరి నమో మృడాణీశ్వరి నమో త్రిలోక సుందరి నమో నమో మహేశ్వరి నమో భవాని శంకరి నమో మృడాణీశ్వరి నమో త్రిలోక సుందరి నమో నమో భాగ్యదాయిని అనంత శోకహారిణి అనేక రూపధారిణి అనంత జ్ఞానభాగిని అనంత భాగ్యదాయిని అనంత శోకహారిణి అనేక రూపధారిణి అనంత జ్ఞానభాగిని త్రిలోక వెళ్ళదరిదే కృపాకటాక్షవీరి కరుణిసు కరుణిసు నమో నమో మహేశ్వరి నమో భవాని శంకరి నమో మృడాణీశ్వరి నమో త్రిలోక సుందరి నమో నమో మహేశ్వరి నమో నమో మహేశ్వరి శర్వాణి నీని ప్రాణవు నింద తాని లోకవు నింద తాని నాకవు నింద దేవి ఎల్లవు శర్వాణి నీని ప్రాణవు అదేను పాపనమ్మ